మెదడు పుస్తకం 3వ భాగం. ఇతగాడు మెదడులో మరో భాగం గురించి కూడా కొన్ని అధ్యయనాలు చేశాడు. సెరిబెల్లంకి అడుగున మెదడు నుంచి తోకలాంటి ఓ భాగం కిందకు దిగుతూ కనిపిస్తుంది. అలా దిగే భాగంలో మొదటి భాగాన్ని మెడుల్లా ఆమ్లాంగేటా అంటారు. బారెడు పొడవున ఈ తోక ఇంకా కిందకు దిగుతుంది. దీనినే వెన్నుపాము అంటాము. మెత్తని ఈ వెన్నుపాముకి రక్షణగా ఎముకలతో నిర్మితమైన వరలాంటిది ఉంటుంది. అదే వెన్నుపూస. మెదడు నుండి పుట్టుకొచ్చినట్లే ఈ వెన్నుపాము నుండి కూడా నాడులు పుట్టుకొస్తూ కనిపిస్తాయి. జంతువుల వెన్నుపాముకి ఛేదిస్తే ఏం జరుగుతుందో గాలిన్ అధ్యయనం చేశాడు. వెన్నుపాముని బాగా పైభాగంలో మెదడుకు దగ్గరగా కోస్తే ప్రాణి వెంటనే ప్రాణాలు విడుస్తుంది. ఇంకా కిందుగా కోస్తూ వస్తే ఒక్కొక్క స్థాయిలో కోసిన కోతకి కొన్ని ప్రత్యేకమైన కండరాలు చచ్చుబడిపోవడం కనిపిస్తుంది. దీనిని బట్టి వెన్నుపాము నుండి వచ్చే నాడులు కండరాలని అదిలిస్తాయని తేలింది. దురదృష్టవశాత్తు రోమన్ల హయాంలోనే సైన్స్కి గడ్డు రోజులు మొదలయ్యాయి. రోమన్ సామ్రాజ్య పతనం తర్వాత విజ్ఞానానికి కూడా ఆయువు చెల్లినట్లు అయ్యింది. గాలెన్ తరువాత మరో 1000 ఏళ్ల తర్వాత కానీ శాస్త్రవేత్తలు మళ్ళీ మానవ జంతు దేహాల పరిచ్ఛేదాల జోలికి పోలేదు. 1316లో మాండినో ద లూసి అనే ఇటాలియన్ వైద్యుడు శరీర శాస్త్రం మీద సమగ్రంగా ఓ పుస్తకం రాశాడు. ప్రపంచ చరిత్రలో శరీర శాస్త్రం మీద ప్రత్యేకించి రాయబడ్డ పుస్తకాలలో ఇదే మొదటిదేమో. అయితే ఆ పుస్తకంలో అన్నీ తప్పుల తడకలే. ఎందుకంటే ఇతగాడు స్వానుభవాన్ని నమ్ముకోకుండా గాలిని చెప్పిందే వేదం అని నమ్మాడు. ఏది ఏమైనా ఇదో గొప్ప ప్రారంభం అనే అనుకోవాలి. జగద్విఖ్యాతి గల ఇటాలియన్ కళాకారుడు లియోనార్డో డావించి తన కళని మరింత సజీవం చేసుకోవాలని ఎన్నో శవపరిచ్ఛేదాలను గావించి కళని విజ్ఞానంతో అద్భుతంగా మేళవించాడు. ఆ ప్రయత్నంలో కనీసం 30 మానవ కళేబరాలను పరిచ్ఛేదించి పరీక్షించాడు. గాలిన్ భావాలలో పొరబాట్లను ఎత్తిచూపిన ప్రథముడు ఇతడు. అయితే లియోనార్డో తన ఆవిష్కరణల గురించి వెల్లడి చేయకుండా తన వద్దే గుప్తంగా దాచుకున్నాడు. ఆ కారణం చేత తను రాసుకున్న సంగతులన్నీ తన మరణానంతరం ఎంతో కాలానికి తప్ప ఇతరులకి తెలియలేదు. ఆధునిక శరీర శాస్త్రానికి నిజంగా పునాదులు వేసినవాడు బెల్జియన్ శాస్త్రవేత్త ఆండ్రియాస్ పెనేరియస్. లియోనార్డో లాగానే వెసేరియస్ కూడా ఎన్నో మృత కళేబరాలను పరిచ్ఛేదించి చూశాడు. అయితే ఇతడు తన ఆవిష్కరణల గురించి అందరికీ తెలిసేలా బాహాటంగా ప్రచురించాడు. 1543లో ఇతడు సైన్స్ లోకంలో శిరోధార్యం అనదగ్గ ఓ పుస్తకాన్ని ప్రచురించాడు. దాని పేరు మానవ శరీర నిర్మాణం. ఆ రోజులలో అత్యుత్తమ కళాకారులు ఆ పుస్తకానికి కావలసిన బొమ్మలు వేశారు. అప్పటికే అచ్చు పరిశ్రమ ఉంది కనుక ఆ పుస్తకం అచ్చయ్యి యూరప్ అంతా వ్యాపించింది. నిర్దోషంగా అద్భుతంగా రూపొందింది ఆ పుస్తకం. గాలిని చేసిన తప్పులని సరిదిద్ది ఒప్పులని చెప్పింది ఆ పుస్తకం. వెనీలియస్ మెదడుని పరీక్షించి దానిని చాలా ఖచ్చితంగా వర్ణించాడు. గాలిన్ వెన్నుపాము మీద చేసిన ప్రయోగాలు ఇతడు కూడా చేసి చూశాడు. మెదడు, వెన్నుపాము, వాటి నుండి పుట్టుకొచ్చే నాడులు ఇవన్నీ కలిసి నాడీమండలం అవుతాయని అతడు గుర్తించాడు.